కృష్ణ యజుర్వేదాంతర్గత 21 యోగ కుండలిని ఉపనిషత్ అధ్యయన పుష్పము. ఈ యోగ కుండలిని ఉపనిషత్ గురుముఖత నేర్వవలసిన యోగస్థానమునకు యోగ మార్గముగా, బ్రహ్మానందానుభవముగు, పరబ్రహ్మతత్వముగా, స్వస్వరూపముగా, స్వానుభవమగుటకు అమార్గదర్శకముగా తోడై ఉండగలదు. ప్రథమాధ్యాయము కుండలిని శక్తి ప్రేరణ. ఒకప్పుడు గౌతముడు శిష్యుడు తన గురుదేవులను సమీపించి ఇట్లా అర్థించారు. గురుదేవా, అవ్యాజ కరుణామూర్తి, నాపై కరుణతో ఈ విశేషాలు బోధించండి. 1. చిత్తము అద్దాని హేతువులు. 2. వాయువును జయించు విధానము. 3. శక్తి చాలనము, సరస్వతీ చాలనము. 4. ప్రాణ నిరోధము, ప్రాణ కుంభకము, వివిధ కుంభక విధానములు. 5. బంధత్రయము, వాటి యొక్క అభ్యాస విధానములు. 6. యోగాభ్యాస ప్రారంభ దశలో ఏర్పడు ప్రతిబంధకములు, వివిధ విఘ్నములు, వాటిని ఎదుర్కొనే ఉపాయములు. 7. ఆధిభౌతిక ఆతివాహికత్వములు. 8. జగత్ అహ్రాంతి అపశమనము. 9. కుండలిని శక్తి అద్దానిని నిద్రలేపి ఊర్ధ్వగమనమును నిర్వర్తించు విధానము. 10. హేచరీ విద్య. 12. ఆత్మదర్శనము, పరమాత్మతో అనన్యత్వము. 13. వాయువును ఆకర్షించి చక్రగమనము ద్వారా బ్రహ్మరంధ్ర సహస్రారములు చేరి ఆత్మదర్శనము చేయు యోగ విధానము. 14. ఆత్మమివాహం భావన సిద్ధి వైచిత్యము. ఈ విశేషాలు వివరించమని, ప్రవచించమని వేడుకొంటున్నాను. గురుదేవులు, ఓ గౌతమ, మీరు తెలుసువాలనుకున్న విశేషాలు సంక్షిప్తంగా వివరించి చెప్పుచున్నాను, వినండి. చిత్తహేతువులు. అసంఖ్యాక దృశ్య సంబంధమైన విషయ పరంపరల వైపుగా సమాకర్షణమగుచున్న అభిరుచితో కూడిన మనన స్వభావమే చిత్తముగా పిలువబడుతోంది. అట్టి కార్యరూపమగు చిత్తమునకు కారణహేతువులుగా 2 విశేషాలు చెప్పబడుచున్నాయి. 1. వాసనలు అనేక జన్మలలోని భౌతిక మానసిక అభ్యాసముల కారణంగా దృశ్య విషయముల పట్ల ప్రత్యాకర్షణలచే రూపుదిద్దుకొనియున్న వాసనలు, సంస్కారములు. 2. ప్రాణచరణము విషయముల పట్ల, సంగతి, సంఘటన, సందర్శ పరస్పర సంబంధముల పట్ల ఏర్పడినదైయున్న ప్రియత్వ రూపముగు సమీరణము. అనగా ఇదంటే నాకు ప్రాణము అను వాక్యార్థముగు ప్రాణచంచలత్వము, ఆకర్షణము, అవినాభావత్వము. 1. వాసనలు. 2. ప్రియత్వరూపమగు ప్రాణచంచలత్వములలో 1 వినష్టమైతే 2వది కూడా తొలగిపోగలదు. వాసనలు అనేక జన్మలుగా ఆర్జించబడినవై మనోబుద్ధిచిత్తములందు దట్టముగా పేర్కొని ఉంటున్నాయి. అందుచేత ప్రాణ నియమము ద్వారా వాయుజయమును సిద్ధించుకోవటమే వర్తమానంలో ముఖ్య ఉపాయము. జీవితము అనే సదవకాశమును సద్వినియోగపరచుకోవటానికి ఈ జీవుడు యోగ సాధనకు ఉపక్రమించి వాయుజయమునకు సంసిద్ధుడగుగాక. వాయుజయము, ప్రాణ నిరోధము, ప్రాణోపాసన. ఓ గౌతమ, వాయుజయము లేక ప్రాణోపాసన కొరకే మునుముందుగా నిర్వర్తించవలసిన 3 ఉపాయములు ఆత్మజ్ఞులకు గురువులచే సూచించబడుచున్నాయి. 1. మితాహారము. 2. ఆసనము. 3. శక్తిచాలనము. ఈ 3 లక్షణముల గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాము. సాదరముగా, శ్రద్ధగా, ప్రియముగా వినుచుండెదురుగాక. సమీరము గురించిన లేక వాయుజయము కొరకై 3 నియమములు. 1. మితాహారము. 1. సుస్నిగ్ధ మధురాహారః, ఆహారము తేలికగా జీర్ణమయ్యేది అయి ఉండాలి. ఆవేశకావేశములు పెంచేవి కాకుండా మధురమైన స్వభావము పెంపొందించేది కావాలి. ఖట్వము, ఆమ్లము, లవణము అధికంగా ఉండేది కాకూడదు. సాత్వికమైన ఆహారము అగునుగాక. ప్రశాంతత పెంపొందించేదిగా ఉండాలి. ఇది మితాహారపు ఒక లక్షణం. 2/4 వివర్జితము పొట్టలో 1/2 వంతు ఆహారము సాఫ్ట్ ఫుడ్ తోను, 1/4 వంతు జలము లిక్విడ్ తోను పూరించాలి. 1/4 వివర్జిత శేషించిన 1/4 వంతు ఖాళీగా ఉంచటము మితాహారపు మరొక ముఖ్య లక్షణము. 3 శివార్పితము ఆహారము దైవార్పితాహారము అయి ఉండాలి. దైవమునకు అనగా తోటి జీవులకు నివేదన చేసినప్పుడు అది ప్రసాదము, పవిత్రము అగుచున్నది. దైవము నాకు ఆహారమును ప్రసాదిస్తున్నారు అను కృతజ్ఞతాభావముతో అతిథులకో, పక్షిజంతు జీవులకో కొంత భాగము విభాగించి అప్పుడు స్వీకరించు ఆహారము శివార్పితాహారము అగుచున్నది. అట్లాగే ఆహారము న్యాయముగా పొందినది అయి ఉండాలి. ఇతరులను బాధించియో, మోసగించియో పొందినది అయి ఉండకూడదు. ఈ 2 విశేషములచే ఆహారము శివార్పితమైనదగుచున్నది. ఈ విధంగా సాత్వికము, 1/4 వివర్జితము, శివ సంప్రీత్యము అగు ఆహారము మితాహారము అనబడుచున్నది. వాయుజయము కొరకై మొట్టమొదటి మితాహారముగా తీర్చిదిద్దుకోవాలి. 2 ఆసనము మనస్సు చాంచల్యమును వీడటానికి, బుద్ధినిశ్చలతను సంతరించుకోవటానికి ఒకచోట కొంత వ్యవధి ఆసీనుడై ధ్యాననిష్టను స్వీకరించాలి. ఇక్కడ మనము 2 ముఖ్యమైన ఆసనముల గురించి చెప్పుకుంటున్నాము. 1 పద్మాసనము ఎడమ పాదము కుడి తొడపైన, కుడి పాదము ఎడమ తొడపైన ఉపరితలంగా ధరించి పద్మాసనము ధారణ చేసి నిశ్చలంగా ఆసీనులవటం. పద్మాసనం భవేత్ ఏతత్ సర్వపాప ప్రణాసనం. పద్మాసనము సర్వపాపదుష్టల్పభావములను దరిజేరనీయకుండా సహకరించగలదు. 2 వజ్రాసనము వామాంఘ్రి మూలకందాధో హి అన్యం తదుపరి క్షిపేత్ సమగ్రీవ శిరః కాయో వజ్రాసనం ఇతీరితం. ఎడమ చీలమండలమును మూలాధారమును తాకించుచు, కుడికాలు చీలమండలమును ఎడమ మోకాలిపై ఆనించి కంఠము శిరస్సు కాయములను సమముగా ధరించి ఉండటము వజ్రాసనము అగుచున్నది. 3 శక్తిచారణము కుండల్యేవ భావేత్ శక్తియః. కుండలినియే ఇచ్ఛాజ్ఞానక్రియ శక్తిగా ప్రదర్శనమయ్యున్నది. అట్టి కుండలిని మహత్శక్తి దేహములో వేంచేసి మూలాధార స్థానములో గాఢ నిద్ర అనుభవిస్తున్న ఆడుత్రాచువలే నిద్రాణమయ్యున్నది. తాంతు తత్కుండలిని శక్తిస్తూ సంచారయేత్ బుధః స్వస్థానాత్ భ్రువోర్మధ్యం శక్తిచారణం ఉచ్యతే. అట్టి మూలాధారమునందు నిద్రాముద్ర వహించియున్న మహత్తరమగు కుండలిని శక్తిని బుద్ధిపూర్వకమైన కదలికలచే నిదురలేపి అద్దానిని ఊర్ధ్వముగా కదలించుచు నడిపించుచు భ్రూమధ్యస్థానము వరకు చేర్చు యోగాభ్యాసము శక్తిచారణము అని పిలువబడుచున్నది. కుండలిని నిద్రాముద్ర ఇచ్ఛ జ్ఞానక్రియాశక్తి ఇంద్రియ విషములలో మాత్రమే నిమగ్నమై పరిమితమై ఆత్మాత్మ సమాచారముల విషయంలో ఏమరచి ఉండటము. అందుకు సాధనములు ముఖ్యంగా 2, 1 సరస్వతీ చాలనము, 2 ప్రాణరోధమథాభ్యాసము. అభ్యాసము చేతనే కుండలిని శక్తి రుజుత్వము స్ట్రెట్ ఫార్వర్డ్ మూవ్ పొందటము జరగగలదు. ఈ 2 గురించి ఇక ఇప్పుడు చెప్పుకుందాము. 1. సరస్వతీ చాలనము అరుంధతి. ఈ సరస్వతీ చాలనము పూర్వీకులచే తత్వయోగ పరిభాష వామ్యములో అరుంధతి విద్య అని కూడా వ్యవహరించబడి వర్ణించబడింది. అట్టి సరస్వతీ చాలనముచే నిద్రాముద్ర వహించియున్న ఊర్ధ్వ కుండలని శక్తి స్వయముగా ఊర్ధ్వ చలనము మూవ్ టువోర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్ స్వీకరించగలదు. సరస్వతీ చాలన లేక అరుంధతి యోగాభ్యాస విధానము. 1. ముందుగా పద్మాసనమును దృఢముగా ధరించాలి. మెడ, శిరస్సు, భుజములను నిఠారుగా నిలిపించి కొద్ది క్షణములు ధారణ చేయాలి. 2. ఇడాయాం వహతి ప్రాణే బధాహ పద్మాసనం దృఢం. యోగకుండలని పనిషత్ ముఖ్యనాడులు ద్వాదశాంగుళ 12 దైఘ్యం చ అంబరం చతుర్ 4 అంగుళం విస్తీర్యతేన తత్ నాడీం వేష్టయిత్వా తతః సుధి. ఇడనాడియందు ప్రాణశక్తిని నిరోధించాలి. 12 అంగుళముల పొడవు 4 అంగుళముల వెడల్పుగా ఆ ఇడనాడీ ప్రదేశమును విస్తరించినది కాగలదు. అంగుష్టుతర్జనిభ్యాంతు హస్తాభ్యాం ధారయేత్ దృఢం. అంగుష్ట బొటనవేలు, తర్జని, చూపుడువేలు లానుసంధానముతో బంధనము ధరించాలి. చిన్ముద్ర బుద్ధి యొక్క శక్తికాగ్రతలతో ఎడమకుడిల మధ్య, ఇడ పింగళనాడుల మధ్య గల సుషుమ్న నాడికి నిర్భయముగా 2 ముహూర్తముల కాలము, 12 క్షణముల కాలము, క్రమక్రమంగా 68 క్షణముల కాలము కదలికలు కలిగించాలి. క్రమంగా సుషుమ్ననాడి ద్వారా మూలాధారమున గల కుండలిని శక్తిని చాలనము కదలికలు కలిగించాలి. సుషుమ్ననాడిచే కుండలిని ఊర్ధ్వమునకు ఆకర్షించాలి. క్రమంగా కుండలిని సుషుమ్న యొక్క ముఖమును పొందగలదు. తస్మాత్ అయం ప్రాణో జహాతి సుషుమ్నాం వ్రజతి స్వతః. కుండలిని ప్రాణకర్షణను, ఇచ్ఛావేశమును వదలి సుషుమ్నానాడిని పొంది సుషుమ్న వెంట ఊర్ధ్వగమనము అప్వర్డ్ మూవ్ ప్రారంభించగలదు. తుందేతు తానం కురియాచ్చ కంఠ సంకోచనే కృతే. అప్పుడు ఉదరము, పొట్ట యందు తానము ఇన్వర్డ్ మూవింగ్ చేయుచు కంఠమును సంకోచింపజేస్తూ ఉండాలి. ఇదియే సరస్వతీ చాలనము. అట్టి సరస్వతీ చాలనముచే వాయువు వక్షస్థలము యొక్క ఉపరిభాగమునకు చేరనారంభిస్తుంది. సూర్యేణ రేచయేత్ వాయుం సరస్వత్యాస్తు చాలనే. సరస్వతీ చాలనము ద్వారా కుడివైపుగా గల సూర్యనాడి, పింగళనాడి యందు వాయుదెచ్చుకము చేస్తూ ఉండాలి. అప్పుడు కూడా కంఠ సంకోచనము జరుగుచూ ఉండగా వాయువు వక్షస్థలము యొక్క ఉపరిభాగము, పైభాగము నకు చేరుచుండగలదు. ఈ విధంగా శబ్దగర్భయగు సరస్వతిని నిత్యము సంచలింపజేయాలి. అట్టి సంచారణముచే యోగి సర్వరోగముల నుండి ప్రముచ్యుడు, వేల్ రిలీవ్డ్ అగుచున్నాడు. అట్టి శక్తి చాలనముచే గుల్మము హృదయ ఎడమభాగములో గలపచ్చని, మాంసఖండము, ప్లీహము, గుండెలోని భాగము యొక్క దోషములు, ఇంకా ఉదరములో జనించే వ్యాధులు అవన్నీ నశించగలవు. అసంశేహ ఇది గురుముఖత నేర్చుకొని అభ్యసించటము శ్రేయోదాయకము. 2. ప్రాణరోధ మథాభ్యాసము. ఓ గౌతమ, ఇప్పుడు మనము ప్రాణరోధ మథ అను యోగాభ్యాసము గురించి కొన్ని వివరములను చెప్పుకుంటున్నాము. ఈ భౌతికంగా కనిపిస్తున్న దేహములో జరుగుచున్న వాయువు యొక్క ఉనికి సంచరణములే ప్రాణము. అట్టి ప్రాణము యొక్క ఆయామము సుస్థరీకరణము కుంభకము అని పిలుస్తున్నారు. అట్టి కుంభకము 2 విధములు. 1. సహిత కుంభకము వాయుచలన సంబంధమైన కుంభకము. 2. కేవల కుంభకము వాయుచలనములకు ఆధారమై ఉన్న మనస్సు యొక్క నిరోధము, బుద్ధి యొక్క ఏకాగ్రతచే నిర్వర్తించు కుంభకము. యావత్ కేవల సిద్ధి స్యాత్ తావత్ సహితం అభ్యసేత్. కేవల కుంభకస్థితి లేక మనోబుద్ధియుక్త కుంభకము సిద్ధించేవరకు సహిత కుంభకమును అభ్యసించాలి. కేవల కుంభకాభ్యాసము సిద్ధిస్తే ఇక ప్రాణాయామ పూర్వక కుంభక సాధన ప్రక్రియలతోనూ ప్రయత్నములతోనూ అగత్యము తరగసాగుతుంది. ఆత్మ యొక్క విశేష లక్షణములు నిస్సందేహంగా స్వస్వాభావికమే అయిన తరువాత ఇక ఆత్మ గురించిన సాధనపూర్వక ప్రయత్నములతో పని ఏముంటుంది? సహిత కుంభకము సమస్వరూప సంబంధమైన కుంభకమునకు సాధన రూపముగు సహిత కుంభకము నాలుగు భేదములైనవిగా వర్ణించి చెప్పబడుచున్నది. ఒకటి సూర్యకుంభకము, రెండు ఉజ్జాయి కుంభకము, మూడు శీతలి కుంభకము, నాలుగు భస్త్రీ కుంభకము. ఒకటి సూర్యకుంభకము. ఈ సూర్యకుంభకమును నిర్వర్తించటానికే, అభ్యసించటానికే పవిత్రమైన నిర్జన జనసంచారము లేనట్టి, రాళ్ళు త్రప్పలు ఉండనట్టి, చలి వేడితడి నీరు ఏమాత్రము లేనట్టి చక్కటి ప్రదేశమును ఎన్నుకోవాలి. ఆచోట ధనస్సు ప్రమాణము గలచోటును చక్కగా తీర్చిదిద్ది సంసిద్ధం చేసుకోవాలి. ఆచోటు మరీ ఎత్తుగాగాని మరీ పల్లముగాగాని కాకుండా ఉండాలి. పవిత్ర భావాలు జనింపజేసేదే ఉండాలి. అట్టిచోట బద్ధ పద్మాసనము ధరించి సరస్వతీ చాలనయుగమును అభ్యాసము చేయాలి. తరువాత దక్షిణాడ్య సమాకృష్య బహిష్టం పవనం సనేహ యథిష్టం పూరయేత్ వాయు. బయట ఉన్న గాలిని కుడి పింగాళ నాడిలోనికి ఇష్టముగా అనిపించినంతసేపు పూరణము ఎయిర్ ఇన్వైటింగ్ అండ్ ఫిల్లింగ్ ఇంటూ పింగళ అభ్యసించాలి. ఆపై రేచేత్ ఇడయతతః ఎడనాడి ఎడమనాడి ద్వారా రేచకము రిలీసింగ్ అవుట్ చేయాలి. కపాలము హాయర్ పార్ట్ ఆఫ్ ద హెడ్ ఫోర్ హెడ్ ను శోధనము చేస్తూ బుద్ధితో వాయువును బయటకు పంపు భావనను నిర్వర్తిస్తూ నెమ్మదిగా వాయురేచకము బుద్ధిపూర్వకంగా చేయాలి. ఈ విధంగా ఒకటి సరస్వతీ చాలనము, రెండు పింగళపురకము, మూడు ఇడారేచకము, నాలుగు కపాల రేచకములను నాలుగు విధములను అభ్యసించుట వలన దేహములో వాతదోషము ఎయిర్ డిస్ఫంక్షనింగ్ ఇన్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ దేహములో రోగక్రిములు ప్రోగుపడి రోగములను కలిగించు దోషము తొలగిపోగలవు. ఇట్టి నాలుగు ప్రక్రియలను మరల మరల నిర్వర్తించటమును సూర్యభేదము అను యోగ విధిగా చెప్పుచున్నారు. రెండు ఉజ్జాయ కుంభకము. ముఖం సంయమ్య నోరును మూసి ఉంచి నాడిభ్యాం ఆకృష్య పవనం సనేహ ఇండపింగళ రెండు నాడుల చేతను మెల్లగా గాలిని లోనికి పీల్చి కంఠ ప్రదేశము నుండి హృదయస్థానము వరకు సస్వనము సిస్టమాటికలీ రిద్మిక్ అను వాయు నియామకము లేక వాయుకుంభకము నిర్వర్తించి పూర్వం చెప్పినట్లు పింగళపురకము ఇడారచకము చేస్తూ కుంభకము చేయటము. ఇట్టి ప్రాణ సంయమన ప్రక్రియను ఉజ్జాయ కుంభకము అని పిలుస్తున్నారు. ఇట్టి ఉజ్జాయి శీర్ష తల భాగములో జనించే అనలము వేడిని హరించివేయగలదు, గొంతులో శ్లేష్మదోషమును తొలగించగలదు, సర్వరోగములను హరించి మనస్సుకు పుణ్య పాజిటివ్ భావములను కలిగిస్తుంది, దేహములో జలతత్వమును పరిపుష్టిగాను సర్వత్రా సమముగాను చేస్తుంది, నాడులలోని జలదోషమును ఉదరములో ధాతుదోషములను నశింపజేయగలదు. ఉజ్జాయి కుంభకము గురించి మరొక విశేషం కూడా, గచ్ఛతః తిష్ఠతః కార్యం ఉజ్జాయ్యాఖ్యంతు కుంభకం. యోగి కూర్చున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, ఆయా కార్యములు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు కూడా ఉజ్జాయి కుంభక ప్రాణాయామము నిర్వర్తిస్తూ ఉండవచ్చు కూడా. ఉజ్జాయి లేస్తూ కదలుచూ నడుచుచూ ఉన్నప్పుడు కూడా గాలి పీల్చి కుంభించి గుండెలో నింపి నెమ్మదిగా వదలు వాయుచలన విధానము. మూడు శీతలి లేక శీతహృత్ నామ కుంభకము. ఓ బుద్ధిమంతుడా, ఇక శీతలి కుంభకము గురించి వినండి. జిహ్వాయ వాయుం ఆకృష్య నాలుకతో బయట గాలిని ఆకర్షించి స్వీకరించి నెమ్మదిగా ముక్కు రంధ్రముల ద్వారా రేచకము చేసి మరలా గుండె నిండుగా నోటితో గాలి పీల్చడం, నోరు మూయటము, గుండె భుజములలో కుంభకము, ఆతదనంతరము ముక్కుపుటముల ద్వారా నెమ్మదిగా గాలి వదలటము. ఇట్టి ప్రక్రియన శీతహృత్ కుంభకము అని అంటున్నారు. ఇది కూడా గుండెలో మాంసపు విభాగములో ఏర్పడే దుష్టవాయువుల దోషము గుల్మమును హరిస్తుంది. ప్లీహ పొత్తికడుపు దోషములను వాతపిత్తముల దోషములను తొలగిస్తుంది. ముఖ్యముగా దేహములో ఉష్ణాధికత్వముచే ఏర్పడే జ్వరము హారీ టెంపరేచర్ ను తగ్గించి దేహములో శీతలత్వము పెంపొందిస్తుంది. కాబట్టి శీతహృత్నామ కుంభకము అనే పేరుచే చెప్పుకోబడుతోంది. నాలుగు భస్త్రీ భస్త్ర కుంభకము. ఒకటి, రేచక భస్త్రీ తతః పద్మాసనం బధ్వా పద్మాసనమును వైచుకొని సమగ్రీవ ఉదరహ సుధీ మెడను పొట్టను నిలువుగా ధరించుచు బుద్ధితో ధారణ చేయువాడే. ముఖం సంయమ్య నోటితో గాలి పీల్చి నోటిని మూసుంచి యత్నేన ప్రాణం ఘ్రాణేన రేచేత్ ప్రయత్నపూర్వకంగా రెండు ముక్కు పుటముల నుండి గాలిని వేగంగా రేచకము చేయటము గాలిని వేగంగా వదలటం రేచక భస్త్రీ అనబడుచున్నది. రెండు, పూరక భస్త్రీ యథాలగతి కంఠాత్తు కపాలే సస్వనం తతః వేగేన పూరయేత్ నోటితో గాలిని పీల్చి కంఠ ప్రదేశము నుండి కఫాల ప్రదేశము వరకు అత్యంత వేగంగా గాలిని పూరించటము. కఫాలం యొక్క గుండ్రని ఉపరి భాగమును వేగముగా వాయువు స్పృశించు వరకు పూరించటము. క్రమముగాను నెమ్మదిగాను ముక్కు పుటముల నుండి వదలటము. మూడు, హృదయపద్మమున గాలిని నింపి ఆ గాలిని కంఠము ద్వారా కఫాలమును వేగంగా స్పృశింపజేస్తూ పూరించటము. ఈ విధంగా రేచక పూర్వకములను ఒకదాని తరువాత మరొకటి నిర్వర్తిస్తూ ఉండాలి. రేచకము నోటితో గాలి తీసుకొని ముఖంలో గాలిని సంయమనం చేసి రెండు ముక్కుపుటముల ద్వారా గాలిని వేగంగా వదలటము. పూరకము కంఠమును సంకోచింపజేస్తూ హృదయమునందు గాలిని నింపి హృదయం నుండి కంఠము ద్వారా గాలిని వేగంగా కఫాల స్థానము స్పృశింపజేయటం. స్పీడ్ టచ్, హృదయపూరక, కఫాల సంవేగ సంస్పర్శ ఈ విధంగా పునః పునః నిర్వర్తించాలి. ఈ విధంగా అయితే గొడ్డలి, పలుగు, పార మొదలైన ఇనుప వస్తువులను తయారు చేసే కమ్మరి కొలిమితిత్తితో వేగంగా గాలిని వదలి కొలిమిలోకి ఊదుతూ పంపుచున్నాడు. ఆ విధంగా స్వశరీరంలో సంచారములు చేస్తున్న వాయువును నెమ్మదిగా ఆకర్షించి వేగంగా పూరకరచకములు నిర్వర్తించాలి. ఎంతెంతవరకే శరీరము ఇబ్బందిశ్రమ లేకుండా నొప్పి మొదలైనవి రాకుండా భరించగలదో గమనించి అంతంతవరకు సూర్యనాడిని వాయువుతో పూరించుంచాలి. ఎంతవరకు ఉదరము పొట్ట ను గాలితో నింపి సులభముగా ధారణ చేయగలమో అంతంవరకు నాసికామధ్యంగా గాలిని నింపి తర్జని చూపుడు వేలుతో ముక్కు పుటము మూసి కుంభకము చేయాలి. పింగళ నాడిలో గాలిని నింపి ఇడనాడితో రేచకము నిర్వర్తించాలి. భస్త్రి కుంభకము వలన ప్రయోజనములు: కంఠములో పేర్కొన్న దుర్వాసనలను బయటకు త్రోసివేయగలదు. శరీరములో వాతమును స్టేట్ ఆఫ్ ఆసీ సోలిడ్నెస్ ఇన్ సర్టన్ బోడీలీ ఇన్నర్ స్పెసెస్ తొలగించి అగ్నిని వృద్ధి చేయగలదు. కుండలిని శక్తిని సముత్సాహపరచి బ్రహ్మరంధ్రము వైపు సంసిద్ధమగునట్లుగా ప్రయాణింపజేయగలదు. పాపబలహీన నిరుత్సాహద్వేషమోహ భావావేశములను తొలగించి మనస్సును సంరక్షించి పవిత్రముగా చేయగలదు. పుణ్యభావములను పాజిటివ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ సముత్సాహపరగలదు. శుభ్రప్రదమైనది, శాంతి సుఖదాయకమైనది అట్టి యోగిని చూచినప్పుడు ఇతరులకు ప్రశాంతపూర్వకమై ఆహ్లాదము కలుగుచూ ఉంటుంది. కంఠము, కఫాలము, ముఖము, హృదయము మొదలైన ప్రదేశములలో ఘనీభవించు కఫమును మొదలంట్లా తొలగించి వేయనది. శరీరమును నిర్మలము సుఖవంతముగా తీర్చిదిద్దునది. సత్వరజో తమోగుణముల సకేంద్రీకృతత్వముచే ఏర్పడుచున్న విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథులను విభేదించివేయగలిగినట్టిది. ఇట్టి ఉత్తమ ప్రయోజనములను ప్రసాదించినది కాబట్టి భాస్త్రి కుంభకము లేక భాస్త్రాఖ్య కుంభకము దినదినము శ్రద్ధగా అభ్యసించవలసినదై యున్నదిగా యోగవేత్తలచే సూచించబడుచున్నది. పైన మనం చెప్పుకున్న సూర్య, ఉజ్జాయి, శీతలి, భాస్త్రి కుంభకములను ప్రియముగా నిర్వర్తిస్తూ ఉండగా అట్టి యోగి దేహ మనో వీధులలోని సర్వకల్మషములను కడిగివేస్తున్నాడు. నిష్కల్ముషుడు నిర్మలుడు అగుచున్నాడు. అట్టి యోగశక్తిచేత త్రి మూడు బంధములను ఆశ్రయించి సంసారబంధనముల నుండి సులభముగా విడిపడుచున్నాడు. అట్టి బంధయోగత్రయము గురించి ఇప్పుడు వివరించుకుందాము. బంధత్రయము మూల ఉడ్డియాన జాలంధర. యోగవేత్తలు అభ్యసించు యోగ బంధలక్షణములను మూడు విధములుగా విభాగించి యోగవేత్తలు వివరిస్తున్నారు. ఒకటి మూలబంధము, రెండు ఉడ్డియాన బంధము, మూడు జాలంధర బంధము. ఒకటి మూలబంధము. అధోగతిం అపానం వై ఊర్ధ్వం కురుతే బలాత్ అకుంచనేన తం ప్రాహుహ మూలబంధో అయం ఉచ్యతే. అపానవాయువు స్వభావతః అధోగతి డాన్వర్డ్ మూవ్ ట్రావెల్ కలిగి ఉంటోంది. ఈ శరీరము ఇందులో క్రిందకు ప్రవహించు అపానవాయువు యోగసాధకులకు యోగసిద్ధికే ఉపకరణములుగా అగుచున్నాయి. ఇట్లా క్రిందకు ప్రయాణ ప్రసరణము అన్నివేళలా కలిగి ఉంటున్న అపానవాయువును బుద్ధబలముతో ఊర్ధ్వముగా చేయు యోగాభ్యాసమును మూలబంధయోగము అని అంటున్నారు. ఈ బంధము మూలాధార ప్రదేశము నుండి ఆరంభమవుతుంది కాబట్టి మూలబంధము. ఆ విధంగా అపానవాయువు అధోగమనము నుండి యోగాభ్యాసపూర్వకంగా వెనుకకు మరల్చబడినదే వాయువుతో కూడి ప్రాణశక్తితో కూడి దేహములోని అగ్ని వహ్ని మండలమును పొందుచున్నది. సంప్రాప్తే వహ్నిమండలే తతో అనిలశిఖ దీర్ఘ వర్ధతే వాయునాహత. అట్టి అగ్నిమండలము వాయువుచే అపానముచే స్పృశించబడుచూ ఉండగా అద్దాని తేజస్సు ప్రవృద్ధమవుతూ వస్తుంది. క్రమంగా అగ్ని అపానవాయువులు రెండూ ఏకమై ఉష్ణస్వభావము కలిగియున్నట్టి ప్రాణశక్తితో కలియనారంభిస్తాయి. తత్ఫలితంగా దేహములో కాంతివేడిమవేగములు జనించి దేహములోని మూలాధారకోశములో నిద్రాముద్ర వహించియున్న కుండలాని శక్తికి సంతప్తము ఉష్ణము వర్మిన్ కలిగిస్తాయి. అప్పుడు తోకపై కర్రదెబ్బ తిన్న ఆడత్రాచువలె తీవ్రమైన శ్వాసలు బుసలు చేస్తూ కుండలిని శక్తి దవిల్ పావర్ తన వంకర స్థితిని వీడి దేహములో రుజుత్వము స్త్రీక్త ఫార్వర్డ్నెస్ పొందనారంభిస్తుంది. పాము వేగముగా బిలప్రవేశము చేయరీతిగా కుండలిని శక్తి శిరస్సుకు ఉపరితలముగా ఉన్న బ్రహ్మనాడి నందు ప్రవేశించుటకు ప్రయత్నశీలమగుచున్నది. కుండలిని అనుసరించిన బుద్ధి క్రమంగా బ్రహ్మజ్ఞానానందము సర్వతత్వ స్వరూపము అగు పరబ్రహ్మత్వము సంతరించుకోనారంభిస్తుంది. అటువంటి ఉత్తమోత్తమ ప్రయోజనము ప్రసాదించగలదు కాబట్టే యోగ పుంగవులు మూలబంధమును తప్పక చేయవలసి సాధన కర్తవ్యముగా యోగ సాధకులకు ప్రబోధిస్తున్నారు. రెండు ఉడ్డియాన బంధము. కుంభకాంతే రేచకాదౌ కర్తవ్యస్తు ఉడ్డియానకః. ఒకటి రేచకము, రెండు పూరకము, మూడు కుంభకము, నాలుగు పునఃరేచకము అను నాలుగు విశేషములు గల కుంభకాంతరేచకాదౌ యోగాభ్యాసమును ఉడ్డి యానబంధము అని అంటూ ఉంటారు. కుంభకముచే ముగుస్తూ రేచకము యొక్క ప్రారంభములో ధ్యాసను నిలుపు ఈ యోగాభ్యాసముచే ప్రాణశక్తి ఒకటి సుషుమ్న నుండి ఊర్ధ్వముగా పయనించి రెండు బ్రహ్మరంధ్రమును స్పృశిస్తూ మూడు ఇంకా శిరో ఊర్ధ్వభాగము చేరు ప్రయోజనము కలిగి యుండటంచేత ఈ బంధమునకు ఉడ్డియానము అనే పేరు వచ్చింది. కందము పొట్టభాగములో ఉడ్డియానము. వజ్రాసనము ధారణ చేసి చేతులతో పాదములను దృఢముగా పట్టుకొని ఉండి కాలిచీల మండల సమీపముచే కందమును లేసన స్థానమును లేక మూలాధార స్థానమును లేక గుదసమీపస్థానమునురి నొక్కిపట్టి ఉంచి ఎడమవైపు పొత్తికడుపు పశ్చిమ తానము ను ఉదరము పొట్ట వైపుగా కొంచెము లాగినట్లుగా ఉంచి నెమ్మది నెమ్మదిగా పొట్ట క్రింది భాగమునందు తుందసంధి స్వాధిష్టాన చక్రస్థానమునందు కుంభకమార్గంగా ప్రాణశక్తిని నిలిపి ఉంచటం. పొట్టలోను పొత్తి కడుపులోని కుంభక ప్రాణయమాభ్యాసము. అట్టి పొట్ట ప్రదేశములో రేచకపురక కుంభకపున రేచక ఉడ్డీయానము యొక్క ప్రయోజనములు. పొట్టలోని అజీర్తి ఆమ్ల జఠర రసముల అల్పాధిక్యతలు అజీర్ణము జీర్ణము జరుగుచుండగా జనించిన వాయువు బయల్వెడలక నిలిచిపోవటము గాస్ ఫార్మేషన్ మొదలైన దోషములు తొలగిపోగలవు. ఈ విధంగా ప్రాణసంచారణము ప్రాణకుంభకము పొట్ట భాగములో నిర్వర్తించి యోగాభ్యాసము జీర్ణశక్తిని ఉత్సాహపరచి ఆరోగ్యమును కాపాడగలదు. ఉడ్డీయాన బంధము ఆరోగ్యప్రదము. మూడు జాలంధర బంధము. పూర్కాంతే తు కార్తవ్యో బంధో జాలంధరాభిదః. పూర్కాంత కుంభకము ప్రారంభస్థాన బంధము జాలంధర బంధముగా పిలువబడుచున్నది. పూర్కము తరువాత కుంభకము ప్రారంభము కాకముందు గల స్థానమునందు ఈ జాలంధర బంధము అభ్యసించబడుతోంది. ఈ జాలంధర బంధము కంఠ సంకోచ రూపముగా వాయుమార్గ నిరోధక రూపమైనది. క్రిందికి కుంచించుట ద్వారా కఠ సంకోచము చేయుచుండగా పశ్చిమతానము ఎడమవైపు వాయుబంధన ఊర్ధ్వయానము చే ప్రాణశక్తి కఫాలమున గల బ్రహ్మనాడిని చేరుచున్నది. ఈ జాలంధర బంధములో కూడా సుఖాసనము అవధరించటము సరస్వతీ చాలనము ప్రాణ నిరోధము ఇవన్నీ నిర్వర్తించబడుచున్నవై ఉంటాయి. ప్రథమే దివసే కార్యం కుంభకానాం చతుష్టయం. మొదటి దశలో కుంభక చతుష్టయమును రేచక పూరక కుంభక పునరేచకములను రోజుకు ఒక్కసారి నిర్వర్తించాలి. ప్రత్యేకం దశ సంఖ్యాకం ద్వితీయే పంచభ్యః తథ. రెండవ దశలో పదిసార్లు దేహములోని ఐదు ప్రదేశములో కుంభక చతుష్టయమును అభ్యాసం చేయాలి. ఐదు ఎక్స్ రెండు వింశతి అలం తృతీయే. మూడవ దశలో 20 సార్లు మాత్రమే చేయాలి. ఏహ్ని పంచవృద్ధ్యాదినే దినే. ఆ తరువాత 4వ దశలో రోజుకు 5-5 చొప్పున కుంభక చతుష్టయమును పెంచుకుంటూ పోవచ్చు. ఆ తరువాత ఉడ్డీయాన విజాలంధర అభయము 1 తరువాత 2వదిగా 1-2-3 సార్లు రోజూ అభ్యాసము చేయబడుగాక. ఏదేమైనా దినదినాభ్యాసం ఉండాలి. బంధత్రయ సమన్వితంగా నిత్యము రెగ్యులర్లీ ఎవ్రీడే కుంభకాభ్యాసమును ఒక అలవాటుగా నిర్వర్తించటం ఆవశ్యకం. ఎన్నిసార్లు చేసినా కూడా ప్రతిరోజు చేయటము అలవాటుగా అయి ఉండాలి. ప్రాణ సంయమ యోగాభ్యాసములో ప్రారంభ ప్రతిబంధకములు. ప్రియ గౌతమ మునీశ్వర, వాయుజయము ప్రాణరోధనము లేక నిరోధము కుంభక చతుష్టయము ఇత్యాది యోగాభ్యాస విషయాల గురించి కుండలాని శక్తిని ఇడపింగళ నాడులలో వాయురేచక పూరక కుంభకముల సహాయంతో కుండలిని శక్తి యొక్క సుషుమ్న ముఖప్రాప్తి సరస్వతీ చాలనము ఇట్టి విశేషాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అయితే ఇట్టి యోగసాధనలకు సంసిద్ధుడగుచున్న యోగికి పూర్వసంస్కారవశంచేత కొన్ని కొన్ని ప్రారంభదశలో విఘ్నములు ఏర్పడుచూ ఉంటాయి. అట్టి విఘ్నములు కలుగగానే యోగాభ్యాసి అమాత్రానికి బద్ధకించరాదు, వెనుతిరగరాదు. అవన్నీ యోగాభ్యాసములు కొనసాగుచుండగా అభ్యాసబలం చేత తప్పక తొలగగలవు అను నమ్మికతో ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో యోగాభ్యాసమునందు ముందుకు సాగాలి. అట్టి విఘ్నములు 10 రకములుగా విభజించి యోగతత్వజ్ఞులు శాస్త్రీయంగా విశదీకరిస్తున్నారు. అట్టి దశ విఘ్నముల గురించి కొంత వివరించుకొని ఆ తరువాత యోగాభ్యాస విశేషములు మరికొన్ని సంభాషించుకుందాము. దశ విధ యోగాభ్యాస మార్గ విఘ్నములు. ఒకటి, మొదటి విఘ్నము, అయ్యా మేము యోగాభ్యాసమునకు సంసిద్ధమై ఇక ప్రారంభించగానే మాకు కొన్ని ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి, అందుకే దినదినాభ్యాసం చేయలేకపోతున్నా, మరి ఏమి చేద్దాంలేండి అని కొందరు యోగాభ్యాస ప్రారంభకులు ప్రారంభ దశలో పట్టుదలను సడలిస్తున్నారు. దివా సుప్తేహ పగటి నిద్ర యోగాభ్యాసం ప్రారంభించిన కొద్దిసేపటికే కునుకు వచ్చి తూలటము, నిశాయంతో జాగరాత్ రాత్రిపూట చాలాసేపు నిద్రపట్టకపోవటము, ఏదో తోచుకపోవటము, అతిమైథునాం మైథునము సెక్సువల్ ఇంటర్కోర్స్ నకు సంబంధించిన ఊహలు ముసరటము, బహుసంక్రమణం ఏవేవో ఆలోచనలు భావాలు ముసురుకోవటము, అనేక వ్యావహారిక సంబంధమైన ఆవేశపూరిత అనుబంధములు గుర్తుకు రావటము, నిత్యమ్రోథాహ మూత్రపురీష్యోహ మూత్రపురీషములు సరిగ్గా జరుగుటలేదని అనిపించటము, ఏవేవో ఏదో మార్పుగా అనిపించటము, విషయ అసనదోషాశ్చ విషయములకు సంబంధించిన దిగుళ్ళు, ఆకలి తగ్గినట్లు అనిపించటం, ఆహారం రుచించకపోవటం, ప్రయాసం అలసటగా అనిపించటం, శీఘ్రం ఉత్పద్యతే రోగ స్తంభయేత్ యది సంయమీ యోగాభ్యాసేన మే రోగం ఉత్పన్న ఇతి కథ్యతే, శరీరంలో ఏవో దోషాలు బయటపడుచున్నాయని రోగాలేవో ఉత్పన్నముగుచున్నాయని అనుకోసాగటము, తతో అభ్యాసం త్యజేత్ ఏవం ప్రథమం విఘ్నం ఉచ్యతే, ఇటువంటివన్నీ ప్రథమ విఘ్నములు అగుచున్నాయి, కొందరి విషయంలో ఇవి కారణమై ప్రాణయోగ సాధన నుండి విరమించటం జరుగుతోంది, అవన్నీ యోగాభ్యాస ప్రారంభ దశలో అనిపించినప్పటికీ అవి దేహంలో తిష్టవేసుకున్న దోషాలు బయటపడటం వంటివి, యోగసాధన కొనసాగుచుండగా సరి అయిపోతాయి, అందుచేత నిరుత్సాహపడకూడదు, ఉత్సాహము సాహసము ధైర్యములతోనూ ప్రియభావముతోనూ యోగాభ్యాసము కొనసాగించెదరుగాక, గురువుతో సంభాషిస్తూ ప్రత్యుత్సాహవంతులు కావాలి. రెండు, ద్వితీయ విఘ్న సత్సేఖ్యం చ మోక్షమేతతమపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్యని అన్నారు కదా, మరి వేలాది మందిలో ఎక్కడో ఒక్కరికి సిద్ధిస్తుందని అంటున్నారే, మరి నాకు సిద్ధిస్తుందా? నాకైతే నమ్మకం కలగటం లేదు. ఇంత ప్రయత్నించి ఏమీ సాధిస్తున్నట్లు ఇటువంటి అనుమానములు పొడచూపనారంభిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క జీవుడు యోగ పరాకాష్ఠకు అర్హుడే సుమా. మూడు, తృతీయం చ ప్రమత్తాత మూడవ విఘ్నము ప్రమత్తత, అశ్రద్ధ బద్ధకము, అప్రమత్తుడు ఏంథ్యసి కార్తిక్ అట్టేంటివ్ కాకపోవటము, ఉత్సాహము సాహసము పట్టుదలను ఆశ్రయిస్తూ ఉంటే ప్రమత్తత తొలగిపోగలదు. ఎట్లాగైనా సరే నిద్ర బద్ధకములను జయించవలసిందే. నాలుగు, ఆలస్యాఖ్యం చతుర్థంచ యోగసాధనకు ఆసీనులవ్వాలని సిద్ధపడుచూనే మనస్సు ఏవేవో వ్యవహారముల వైపుగా ప్రసరించుచుండటం చేత బద్ధకము అశ్రద్ధలతో కూడిన చ్యుతి డిస్ట్రాక్షన్ వచ్చిపడుతూ ఉంటుంది. కాసేపు ఆగుదాం, అప్పుడు యోగసాధనకు కూర్చుందాంలే అని అనిపించటం జరుగుతుంది. క్రమంగా యోగసాధనను మానివేయాలనే బుద్ధి బలము పుంజుకోసాగుతుంది. యోగాభ్యాసి ఎల్లప్పుడూ కాలనియమమును నిర్దేశించుకొని అనుసరించటమే ఉపాయము. ఐదు, నిద్ర యోగాభ్యాసము ప్రారంభించగానే ఆవలింతలు నిద్ర ముంచుకురావటము. ఆరు, విరతి ఏవేవో జ్ఞాపకమునకు వస్తూ ఉండటం చేత మనస్సు యోగక్రియా విశేషమునందు యోగభావన ఎందు రమించక ఎటెటో సంచారములు చేస్తూ ఉండటము. ధ్యాస ధ్యానము వైపుగా కాకుండా అల్పముగు లౌకిక విషయాల వైపు మరలటము. వాళ్ళు అటువంటివారు. ఇటువంటివారు అనుమాటలలో అభిరుచి. 7. అహ్రాంతి. ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చిపడటము. ఏవేవో రూపములు, నీడలు, ఆకారములు కనిపించసాగటం. ధ్యాస ఏకాగ్రం కాకపోవటము. 8. విషమం. ఈ ఎవ్వరిపైనో కోపము, ఆవేశము, అవమానము, రోషము, పగ, లోభము మొదలైన విష సమానమైనవి గుర్తుకు వస్తూ మనస్సునకు చెప్పరాని ఆవేశము, ఆక్రోశము కలగటము. ఇంతకింతకు వాళ్లవీళ్ల సంగతి చూస్తాను చూడు అనే దూషణ భావములు ప్రబలటం. 9. అనాఖ్యం. తెలివి తక్కువదనం, ఆలోచనలు మొద్దుబారిపోవటం. ఏమీ అనుభవముచే గ్రహించలేకపోవటము. పైకి యోగిగా, లోనభోగిగాను, లోభిగాను ఉండిపోవటము. 10. అలబ్ధి. యోగతత్వస్య, నాకింకా యోగసిద్ధి లభించదేం. 6 నెలలో కలగాలంటారు కదా, నాకు ఇదేం గతి, ఇంకా ఎన్నాళ్లు చేయాలి అనే అలబ్ధిత్వము. ఇవన్నీ యోగభ్యాసి తన యొక్క యోగాభ్యాసము వలననే కలుగుచున్నాయని అనుకోవచ్చుగాక. వాస్తవానికి ఇవన్నీ మనోఫలకము, బోక్స్ ఆఫ్ ఇన్వర్డ్నెస్, నందు దాగి ఉన్న జన్మజన్మలుగా అభ్యాసవంతంగా ఆర్జించిన దోషపరంపరలు, అభ్యంతర సంస్కారములు మాత్రమే. అందుచేత యుద్ధవీరుని వలె యోగాభ్యాసి విఘ్నములపై యుద్ధము ప్రకటించవలసిందే, వేరే త్రోవ లేదు. ఇత్యేతత్ విఘ్నదశకం విచారేణ త్యజేత్ బుధః. ఈ దశ విఘ్నములను బుధులు విచారణ చేసి చక్కటి ఉపాయములను ఆశ్రయించి వాటిని త్యజించాలి. తెలివి, పట్టుదల, గురుప్రపత్తి, ఇష్టదేవముపై భక్తి, ఆత్మనమ్మకము, ఇటువంటివన్నీ విఘ్నములు జయించటానికి ప్రోత్సాహక కారణములు. ఆ విధంగా స్వవిచారణచే, సద్గురువుల ప్రోత్సాహముచే, తోటి యోగాభ్యాసుల సోదాహరణములచే దశ విఘ్నములను జయించివేయాలి. ప్రాణాభ్యాసముపై పట్టుదల మనోగత విఘ్నములను తొలగించగలదు. ఇది నా బంధనములను తొలగించి ఆత్మౌన్నత్యమును సిద్ధింపజేయగలదు. అనుశాస్త్రము మీద, తనమీద, సాధనమీద, గురుసూచనపైన నమ్మికతో యోగ సాధనలో ముందుకు సాగాలి. దైనందికంగా యోగాభ్యాసమును శ్రద్ధతో, పట్టుదలతో నిర్వర్తించాలి. యోగాభ్యాసము ఎల్లప్పుడూ తనకు, తదితరులకు కూడా ఆహ్లాదంగానే ఉండాలి. తనను గాని తదితరులను గాని బాధించే రీతిగా ఉండరాదు. ప్రేమాస్పదంగాను, సర్వాత్మత్వము ఆశయముగాను ఉండాలి. కుండలిని ఊర్ధ్వ సంచాలనము. క్రమంగా సుషుమ్నతీయతే చిత్తం నచవాయః ప్రధావతి. చిత్తము ఇడపింగళ నాడులలో సంచారము జయించి సుషుమ్నయందు లీనమై నిర్మలత్వము సంతరించుకొనగలదు. వాయువు క్రమంగా తన చంచలత్వమును త్యజించి యోగసాధకునికి వశమగుచున్నది. దేహ సంబంధమైన, మనోసంబంధమైన దోషములన్నీ తొలగిపోనారంభిస్తాయి. అధోగతిం అపానం వై ఊర్ధ్వగం కురుతే బలాత్. అధోగతి, డౌన్వర్డ్ ఫ్లో ట్రెయిన్డ్ గల అపాన వాయువు స్వభావంగాను బుద్ధిబలము చేతను ఊర్ధ్వముగా ఆకుంచనము అవగలదు. ఇదియే మూలబంధము. అపానశ్చ ఊర్ధ్వగో భూత్వా వహ్నినా సహ గచ్చతి. ఊర్ధ్వగతిని పొందిన అపానవాయువు అగ్నితో ఏకమై ప్రవర్తించసాగుతుంది. ప్రాణస్థానం తతో వహ్న్యః. అపానము, అగ్ని ఉభయము ప్రాణస్థానమును చేర్చున్నాయి. ప్రాణ అపానోచ సత్వరం మిళిత్య కుండలీమ్యాతి. ప్రాణనుపానములు కలిసి అగ్నివాయువులతో కూడి కుండలిని తాకుచున్నాయి. ప్రసుప్త కుండలాకూతయః. నిద్రించుచున్న కుండలి శక్తిని వాయుష్ణములు వేగముగా స్పృశించి నిద్రలేపుచున్నాయి. తేన అగ్నినా చ సంతప్త పవనేనైవ చాలిత. అప్పుడు వాయువుచే స్పృశించబడుచు అగ్నిచేత కుండలిని శక్తి సంతప్తము పొందుచున్నది. ఇకప్పుడు కుండలినీ శక్తి ఊర్ధ్వగమనము పొంది సుషుమ్నముఖ ద్వారము ద్వారా విద్యులేఖవలే ప్రకాశించసాగుచు ఆజ్ఞాచక్రము వరకు విద్యుల్లత వలె సంప్రకాశమానవసాగుచున్నది. అట్టి కుండలినీ శక్తి రజోగుణ సముద్భవమైన బ్రహ్మగ్రంథిని భేదించి పైపైకి ప్రయాణించసాగుచున్నది. క్రమంగా సత్వగుణ రూపమగు హృదయమున స్థానము కలిగియున్న విష్ణుగ్రంథిలో ప్రవేశించుచున్నది. ఆ విష్ణుగ్రంథిని కూడా ఛేదించి ఇంకనూ ఊర్ధ్వముగా ప్రయాణించసాగుతోంది. అక్కడి నుండి భూవోర్మధ్యగా గల రుద్రగ్రంథిలో కుండలిని శక్తి ప్రవేశించుచున్నది. కుండలిని భ్రూమధ్యము నుండి ఊర్ధ్వగమనము. రుద్రగ్రంథియందు ప్రవేశించిన కుండలిని శక్తి భ్రూమధ్యమును కూడా ఛేదించి అధిగమించినదై యాతి శీతాంశు మండలం. శీతల స్వభావమగు చంద్రమండలమును కేవల మనోమండలమును స్పృశించుచున్నది. అప్పుడు కుండలిని 16 దళములతో శిరోపరిభాగమున గల అనాహత చక్రము సూర్యస్థానము నందుస్థానము పొందినరే చంద్రమండలము నుండి ప్రభవించుచున్న ద్రవమును స్వయముగా శోషింపజేయుచున్నది. షోడస దళమండలమున ప్రవేశించిన కుండలిని శక్తి శివైక్యమవటము. ప్రాణచరణ వేగముచే చలించుచున్న కుండలిని శక్తి దేహములో గల రవిమండలము హీట్ జెనరేటింగ్ జోన్ నుండి ఉష్ణమును గ్రహించుచున్నది. రక్తమును ధాతుశేషమగు పిత్తముగా మార్చివేయుచున్నది. అట్టి కుండలిని చలనము సుదశ్లేష్మముచే సిక్తమై నిండినదై యున్న చంద్రమండలములోని శ్లేష్మమును తన యొక్క ఉష్ణత్వముచే పొడిగా డ్రై క్లీనింగ్ చేసి వేయుచున్నది. అప్పటి వరకు తెల్లటి రంగులో ప్రకాశించుచున్న చంద్రమండలము కుండలిని ఉష్ణత్వ ప్రభావముచే ఎర్రబారిపోవుచున్నది. ఇకప్పుడు శుక్లవర్ణ చంద్రాకాశము కుండలినిచే క్షోభింపబడినదే సుడివలె తిరుగుచు భ్రమతము రౌండ్ మూవింగ్ పొందుచున్నది. అద్దాని విషమత్వముల నుండి బహిర్గతమైన చిత్తము చంద్రాకాశసుడులకు చిక్కక ఈవల ఉంటోంది. చంద్రుడు మనస్సు. అప్పుడు ఆ యోగి యొక్క చిత్తము చంద్రమండలము నుండి ద్రవించు నిర్మల రసమును ఆస్వాదించి స్వస్థత పొంది తదేవ పరమం భుక్త్వా స్వస్థః స్వాత్మరతోయువ. అతడు స్వస్థుడై కేవలమగు స్వాత్మయందు సర్వదా రమించువాడై ఉండగలడు. ఓ గౌతమ, షోడస 16 దళములతో కూడిన అనాహతము అనే చక్రములో ప్రవేశించిన కుండలిని శక్తి ఆ తదనంతరము నిర్వర్తించు విశేషముల గురించి మరికొన్ని విశేషములు వినండి. అష్టవిధ ప్రకృతి రూపధారిణి కుండలిని అనాహత చక్రమును కూడా దాటివేసిన కుండలిని భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఓ బుద్ధ్యహంకారము అనబడే అష్టవిధ ప్రకృతి స్థానము నందు ప్రవేశించుచున్నది. అవన్నీ స్వశరీర విశేషాలుగా స్వకీయ చైతన్యమునకు అనన్యంగా ధారణ చేస్తోంది. క్రోడీకృత్య శివం యాతి. తాను తనేందు కలుపుకొంటూ పోతున్న బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి చంద్రమండలము అనాహతచక్రము మొదలై సర్వమును షట్చక్రములతో సహా ఇంకా కూడా పంచభూత మనోబుద్ధిచిత్త ధర్మములతో సహా సర్వము తనేందు క్రోడీకరించుకొనుచున్నది. ఇట్ ఈజ్ ఎన్కంపాసింగ్ అండ్ ఎన్కవరింగ్ ఆల్ ఏజ్ ఇంటూ ఇట్ సెల్ఫ్ అండ్ స్టార్టింగ్ టు లుక్ అట్ అస్ ఐ ఆమ్ ఆల్ దిస్. క్రోడీకృత్య విలియతే. తనను తానే క్రోడీకరించుకొని చిదానంద రూపం శివోహం నందు విలీనము పొందుచున్నది. అట్టి యోగసిద్ధుడు శివతత్వము నందు ప్రవేశించినవాడే సర్వము శివానందము నందు ఏకము చేయుచున్నాడు. శివతత్వమునకు అభిన్నము అను భావనేందు లయం చేసి తానే శివానంద లహరీ స్వరూపుడగుచున్నాడు. ఈ విధంగా ఊర్ధ్వధోగమనములు గలిగియున్న వాయుతత్వముగు ప్రాణశక్తికే ప్రాణేశ్వరుడు శుక్ల వెండివలె తెలుపు వర్ణుడు అగు సర్వాత్మక శివభగవానుని యందు ప్రవేశించి శివత్వము పొందుచున్నది. కుండలిని శక్తి సదాశివ సర్వాత్మకునియందు లయము పొందినట్టి యోగపుంగవుని విశేషలక్షణములు. ప్రాణనపానములు సమత్వము పొందినవై కుండలిని యానమును అనుసరించినవై ఉంటాయి. అతడు విశ్వప్రాణుడై ఆ బ్రహ్మస్తంభ పర్యంతము స్వకీయ ప్రాణ ఇష్టచిత్త ప్రేమ స్వరూపంగా ఆస్వాదిస్తాడు. సమరస సప్రాణుడు అగుచున్నాడు. ఈ సమస్త విశ్వమునందు త్వంతత్ అనబడే వాటియందు తన యొక్క అప్రతిహతమైన ఉనికిని గమనించి బ్రహ్మానంద భరితుడు అగుచున్నాడు. ఇక ఈ భూత ప్రకృతి అధికముగా అయినా లేక అల్పముగా అయినప్పటికీ కూడా సర్వవాచక స్వరూపుడై త్వమేవాహం, నీవుగా ఉన్నది నేనే అను తత్వం భావనా వాచ్యుడు అగుచున్నాడు. అగ్నిముష అగ్నిపై ఉంచి బంగారమును కరిగించు ఉక్కు పాత్ర లో కరిగి ఆవిరుగుచున్న బంగారము ఆ పాత్ర నిండా ఆక్రమించి ఉంటున్న తీరుగా ఈ విశ్వము అనే పాత్ర యందు ఆత్మరస స్వరూపుడై అంతటా నిండి ఉంటాడు. ఈ 14 లోకములతో కూడిన ఈ సమస్తమునందు నేను లేనిచోటెక్కడా అని చిరునవ్వు నవ్వుకొనుచున్నాడు. అతని ఆధిభౌతిక దేహము మటెరియల్ బాడీ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఆధిదేవికత్వము దివ్యత్వము అబ్సొల్యూట్ ప్యూరిటీ విత్ బియాండ్ నిస్ టు వర్డీ ఇంప్రెషన్స్ సంతరించుకొనుచున్నది. అత్యంత నిమలమై అనిర్వచనీయమగు ఆతివాహికత్వము ఈ విశ్వము ఈ విశ్వజనులు ఈ 14 లోకములు నాకు దేహము వంటివి అనబడు విశ్వేశ్వర విశ్వంభరాస్థితి పొందనదగుచున్నది. ఆతివాహిక దేహ విశేషము. ఓ గౌతమ, ఈ జీవుడు భౌతికంగా కాళ్ళు చేతులు ముక్కు నోరు కళ్ళు తలకాయి మొదలైన పాంచభౌతిక సమ్మిళిత రూపుడే అగుపించవచ్చుగాక. వాస్తవానికి ఈ భౌతిక దేహము సందర్భమాత్ర ప్రకృతి కల్పిత రూపమేగాని ఈ జీవుని వాస్తవ స్వరూపము కానే కాదు. మరి భావనలు ఎక్కడి నుండి జనించుచున్నాయో అట్టి ఆతివాహిక శరీరమే సహజ శరీరము. ఎట్టి మనోబుద్ధి చిత్తనహంకార జాడ్యములు దోషపరిమిత ఇష్టాష్ట భావములు స్పృశించజాలనట్టిది. సర్వబంధముల నుండి సర్వదా వినిర్ముక్తమైనట్టిది. మలదోషరహితమైనది. నిత్య నిర్మలము అయినట్టిది. ఎరుగబడు సర్వమునకు మునుముందే ఉన్నట్టి ఎరుక స్వరూపమైనట్టిది చిన్మయాత్మకము. నేనుకు మునుముందే ఉండి జాగ్రత్ స్వప్న సుషుప్తులలో వేరువేరైన నేనులను సంప్రదర్శించుచుండటచే మతాత్మకమైనట్టిది. అట్టి ఆతివాహిక దేహమే నేను అని ఎరుగుటచేతనే ఈ జీవుడు తనను తాను వాస్తవముగా తెలుసుకున్నవాడే శివస్వరూపుడు అఖండ వ్యాజానంద స్వాత్ముడు కాగలడు. ఆతివాహిక దేహోహం భావన సిద్ధించుకున్న కుండలని శివసంయోగ సిద్ధుడు. భౌతికమైన భార్యభర్త సంతానము సంబంధీకులు అసంబంధీకులు మొదలైన సర్వభావముల నుండి బంధవి నిర్ముక్తుడై వాటినన్నిటినీ జగన్నాటకములోని తనకు ఇవ్వబడిన పాత్రకు సంబంధించినవిగా దర్శించువాడై ఉంటాడు. తన యొక్క అనేక కల్పిత రూపముల యొక్క స్వకీయ కల్పన జనిత పరస్పర సంబంధిత వినోదముగా ఈ సమస్తమును ఎరిగి క్రీడించుచున్నాడు. కాలరూపస్య విభ్రమః, ఈ కనబడేదంతా కాలరూప వైచిత్ర్యమే, కాలచమత్కారమే, కాలవిభ్రమమే. సర్వము కాలముతో వచ్చి కాలముతో పోయేదే అను దృష్టితో లీలావినోది అయి ఈ దృశ్య వ్యవహారమంతా అన్వయించుకుంటూ దర్శిస్తున్నాడు. బ్రహ్మరుద్రాదులు కూడా అతని అన్వయము యొక్క అంతర్గత చమత్కారములుగా ఆగుచున్నారు. ఇతి తన్ స్వస్వరూపాహి శివతత్వమునందు కుండలిని ప్రవేశత దేవరూపయోగసిద్ధి పొందిన యోగేశ్వరుడిదంతా స్వస్వరూప భిన్నమైనదిగా ఎరిగి వినోదిస్తున్నాడు. గౌతముడు గురువర్య, సర్వము శివమేమేనని అంటారు కదా గురువర్యులు? అవును, నిస్సందేహముగా అది పరమసత్యము. గౌతముడు, అంతా శివతత్వమే అయి ఉండగా ఈ జగత్తు ఎందుకు ఎప్పుడు ఎట్లా జనిస్తోంది? ఎట్లా ఎప్పటికి నశిస్తోంది? గురువర్యులు అదా చెప్పుతాను విను. మతి రజ్జు భుజంగవత్. ఒకడు బాటలో త్రాడును చూచి పాము అని తలచి సర్వభయములు పొందాడు. దీపము తెచ్చి కాస్తంత వెలుతురులో పరిశీలనగా చూచినప్పుడు, అబ్బే, ఇది పాము కానే కాదు, త్రాడు మాత్రమే అని తెలియవచ్చింది. ఈ సందర్భములో తాడులో పాము ఎప్పుడు ఎందుకు పుట్టింది, ఎప్పుడు నశించింది? గౌతమ చెప్పండి. గౌతముడు గురువర్య, త్రాడు ఉన్నచోట పాము పుట్టను లేదు, నశించను లేదు. త్రాడే పాముగా ఒకప్పుడు భ్రమించబడింది. పరిశీలన తర్వాత త్రాడు త్రాడుగా గమనించబడి పాము కాదు అని తెలియటచే పాముకు సంబంధించిన భ్రమ తొలగిపోయింది. గురువర్యులు బిడ్డా, గౌతమ, ఈ జగత్తుగా దర్శించబడుచున్న విశేషము కూడా అట్టి త్రాడుయందు పాము వంటిదే. వాస్తవానికి ఈ కనబడేదంతా కూడా సర్వదా శివతత్వమే. కుండలిని శక్తి ప్రాణరోధ యోగముచే జనించిన ఉష్ణవాయువుల వలన నిద్రలేచి సుషుమ్నచే ఆకర్షించబడి ప్రత్యుత్సాహి అయి సుషుమ్ననాడి ద్వారా ఊర్ధ్వగామి అయి బ్రహ్మవిష్ణురుద్ర గ్రంథులను ఛేదించి ఇంకనూ ఊర్ధ్వపథమును వేగంగా ప్రయాణిస్తూ భ్రూమధ్యను ఛేదించి చంద్రమండలమున ప్రకాశించి షోడశదళ చక్రము నుండి చంద్రమండల ద్రవమంతా ఆవిరిచేసి వేసి అష్టవిధ ప్రకృతిని క్రోడీకరించి ఏ శివస్థానము పొందుచున్నదో అట్టి శివతత్వమునకు భిన్నమై ఎక్కడా ఏదీ లేదు. శివోహం, శివతత్వం మార్పుచేర్పులతో కూడిన జనించినది, గత్ గతించినది అను క్రియాపరంపరలతో కూడిన జగత్తు సర్వదా సర్వత్రా ఘనీభూతమై ఉన్నట్లు భ్రమచే అనిపిస్తోంది. కుండలిని శివైక్య సిద్ధిని సిద్ధించుకున్న యోగికి జగత్తు జగత్తుగా కాక శివాత్ పరతరం నాస్తి అను సూత్రార్థమగు అఖండ శివతత్వముగా తెలియవచ్చి అనునిత్యానుభూతమగుచున్నది. ముషైవ ఉదేతి సకలం, ఈ ఇంద్రియములకు విషయముగుచున్న దృశ్య వ్యవహారమంతా భ్రమయందు అసత్యముగా పుట్టి ముషైవ ప్రవలియతే, భ్రమయందే అసత్యమునందే నశించుచున్నది అనగా లేనిదైపోవుచున్నది. రౌప్య బుద్ధ్యః సుక్తికాయం స్త్రీ పుంసో భ్రమతో యథాః. కొందరు అమాయకులు అపరిశీలకులు అగు స్త్రీ పురుషులు ముత్యపు చిప్పలను చూచి, ఆహా, ఈ ముత్యపు చిప్పలలో మనకు విలువైన వెండి లభిస్తోంది కదా అని సంతోషపడి వాటిని ఇంటికి మోసుకుని తెచ్చుకున్న రీతిగా ఈ దృశ్య జగత్తు వాస్తవమే అని అజ్ఞానముచే భావించబడినదే ఉంటున్నది. మట్టితో తయారు చేసిన స్త్రీ పురుషుల బొమ్మలలో మట్టి దృష్ట్యా భేదమేమిటి చెప్పండి? ఇదంతా మట్టి బొమ్మల కొలువు వంటిదే. మరి పిండాండము ఇండివిడ్యువల్ ఫిజికల్ ఫార్మ్, బ్రహ్మాండము యూనివర్సల్ ఫిజికల్ ఫార్మ్ ఏకమేగాని వేరైనవి కావు. లింగము జీవాత్మ సూత్రాత్మ యూనివర్సల్ సోల్ ఏకమేగాని అనేకము కాదు. రెండు మనోరూపమే. స్వప్రకాశచిదాత్మల ఐక్యము అయినట్టి ఇవన్నీ కూడా అఖండ ఏక శివపరబ్రహ్మము యొక్క ఐక్యరూపములే. ఇదే జీవశివైక్యము. కుండలిని శక్తి యొక్క సుషుమ్న ముఖద్వార ఊర్ధ్వప్రయాణ శివశివ యోగోపాసనచే పరబ్రహ్మము స్వానుభవము స్వాభిన్నము అగుచున్నది. మరొక్కసారి వివరిస్తున్నాను. అట్టి కుండలిని శక్తి దిశంతంతునిభ తామరతుడు నందలిదారము వలె సూక్ష్మమైన శక్తిరూపము. శుభ ఉపాసనచే సర్వశుభములు కలుగజేనట్టిది. మూలకందం ఫణాగ్రేణ దృష్ట్వా కమలకందవత్ మూలకందమున మూలాధారములో కమల ఫలమును పండు ను నోట కరచిన పాము పడగవలే ఉంటోంది. ముఖేన పుచ్చం సంగృహ్య బ్రహ్మరంధ్ర సమన్విత ముఖము మూలాధారమున తోక చివర బ్రహ్మరంధ్ర సమన్వితమై బ్రహ్మరంధ్రము వరకు ఉనికి కలిగి యున్నది. కుండలిని యోగాభ్యాసము పద్మాసనాగతుడై స్వస్థుడై గుదస్థానమును మూలాధారకాస ప్రదేశము వద్ద ఆకుంచ్యము చేసి పట్టుబిగించి కుంభకముతో కూడిన యోగసాధన మానసుడై వాయుం ఊర్ధ్వగతం కురియన్ అపానవాయువును ఊర్ధ్వగతంగా చేస్తూ వాయువు యొక్క ఆఘాతముచే మణిపురకము ద్వారా అగ్నిస్థానముగు మణిపురకము ద్వారా స్వాధిష్ఠానము చేరి ఈ వాయువాఘాతవశాత్ అగ్నిహ స్వాధిష్ఠానగతో జ్వలన్ జ్వలించుచు. అగ్ని వాయువులచే స్వాధిష్ఠానము నుండి ఈ మూలాధారములో నిద్రిస్తున్న బిసతంతు తనియసి అని వర్ణించబడు పద్మపుష్పకాడలోని దారము వంటి కుండలిని శక్తి అను సర్పరాజును నిద్రలేపి ఉష్ణవాయువులచే జనించు ప్రత్యుత్సాహముచే కుండలిని శక్తిచే బ్రహ్మవిష్ణురుద్ర గ్రంథులనుతతో భిత్వా భేదింపజేసి కమలాని భినత్తి షట్ షట్కములము ఆరు దళము కమలము గల శిరో ఉపరిభాగము అపర్ సర్కల్ పార్ట్ ఓఫ్ను కూడా ఛేదించి సహస్ర కమలే శక్త్యః శివేన సహ మోదతే సహస్ర కమలయుక్తుడగు సహస్రారము అనబడు శక్తి శివైక్య అఖండ సర్వతత్వాత్మకమును స అంబసకల తత్వ విదురక సర్వతత్వ స్వరూప ఏకాత్మానంద స్వరూపుడగు శివభగవానుని చేరి ఆనందిస్తున్నాడు. సిహోహం స్థానము చేర్చున్నాడు. అట్టి సర్వము స్వస్వరూపముగా దర్శించు అవ్యాజ అకారణ అవాక్యవర్ణిత ఆనందాస్వాదనయే మోక్షము అని పరాజ్నేయము అని నిర్వృతికారిణి అని వర్ణించబడుచున్నది. స ఏవ అవస్థ పరాజ్నేయ స ఏవ నివృతికారిణి ఇతి అచ్చట జగత్తులలో నేను నాలో జగత్తులు అను ఉభయము ఏకస్వరూపానుభవమగుచున్నాయి.